بسم الله الرحمن الرحيم حميم عين سين قاف كذلك يوحي إليك وإلى الذين من قبلك الله العزيز الحكيم له ما في السماوات وما في الأرض وهو العلي العظيم تكاد السماوات يتفطرن من فوقهم والملائكة يسبحون بحمد ربهم ويستغفرون لمن في الأرض ألا إن الله هو الغفور الرحيم والذين اتخذوا من دونه أولياء الله حفيظ عليهم وما أنت عليهم بوكيل أننت كرنا ميلو أبارك رباشيلو أين الله بيرتو برارم بستنان హామీమ్ ఐన్ సీన్ ఖాఫ్. ఇదే విధంగా శక్తివంతుడు వివేకవంతుడు అయిన అల్లాహ్ నీవైపునకు, నీకు పూర్వం గతించిన దైవ ప్రవక్తల వైపునకు వహీ ద్వారా సందేశం పంపుతూ వచ్చాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఆయనదే. ఆయన మహోన్నతుడు, మహిమాన్వితుడు. త్వరలోనే ఆకాశం పైనుంచి బ్రద్దలైపోతుంది. దైవదూతలు తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. భూలోకవాసులను మన్నించమని విన్నపాలు చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును అని తెలుసుకో. ఆయనను త్రోసిరాదని, ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకున్న వారిని అల్లాహ్ కనిపెట్టే ఉన్నాడు. నీవు వారికి కాపలాదారువు కావు. فريق في الجنة وفريق في السعير. అవును ప్రవక్త, ఇదే విధంగా ఈ అరబ్బీ ఖురానును మేము నీ వైపునకు వహీ ద్వారా పంపాము. నీవు జనపదాల కేంద్రం, మక్కాలోనూ దాని పరిసరాలలోనూ ఉండే ప్రజలను హెచ్చరించాలని, సమావేశ దినం గురించి వారిని భయపెట్టాలని, అది వచ్చే విషయములో ఏమాత్రం సందేహం లేదు. ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు నరకానికి పోతారు. والظالمون ما لهم من ولي ولا نصير أم اتخذوا من دونه أولياء فالله هو الولي وهو يحيي الموتى وهو على كل شيء قدير. అల్లాహ్ గనక కోరి ఉంటే వారందరినీ ఒకే సంఘంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని తన కృపకు పాత్రులను చేస్తాడు. దుర్మార్గులను రక్షించేవాడుగాని వారికి సహాయపడేవాడుగాని ఎవడూ లేడు. వారు ఎంతటి అవివేకులు! ఆయనను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారు. సంరక్షకుడు ఒక్క అల్లాహ్ మాత్రమే. ఆయనే మృతులను బ్రతికిస్తాడు. ఆయన ప్రతిదానిపై అధికారం కలవాడు. فَاطِرُ السَّمَاوَاتِ وَالْأَرْضِ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَمِنَ الْأَنْعَامِ أَزْوَاجًا يَذْرَؤُكُمْ فِيهِ لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ لَهُ مَقَالِيدُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ إِنَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ. మీ మధ్య ఏ విషయంలో అభిప్రాయ భేదం తలెత్తినా దానిని గురించి తీర్పు చెప్పడం అల్లా పని. ఆ అల్లాయే నా ప్రభు, ఆయననే నేను నమ్ముకున్నాను, ఆయన దశకే నేను పశ్చాత్తాపంతో మరలుతాను. ఆకాశాలకు భూమికి సృష్టికర్త అయిన ఆయన స్వయంగా మీ జాతి నుండే మీ కొరకు జంటలను సృజించాడు. ఇదే విధంగా పశువులలో కూడా వాటి జాతి జంటలను సృష్టించాడు. ఈ విధంగా ఆయన మీ సంతతులను వ్యాపింపజేస్తాడు. ఆయనను పోలిన వస్తువు సృష్టిలో ఏదీ లేదు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును. భూమ్యాకాశాలలోని నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. తాను కోరిన వారికి ఆయన పుష్కలంగా ఉపాధిని ఇస్తాడు. తాను కోరిన వారికి ఆయన ఆచీ తూచీ ఉపాధిని ఇస్తాడు. ఆయనకు ప్రతి విషయం గురించి తెలుసు. شرع لكم من الدين ما وصى به نوحا والذي أوحينا إليك وما وصينا به إبراهيم وموسى وعيسى أن أقيموا الدين ولا تتفرقوا فيه كبر على المشركين ما تدعوهم إليه الله يجتبي إليه من يشاء ويهدي إليه من ينيب. آينا نوح پروتتكو آجنيا پنجن دھرماننے نیکو کورا نرل انچار دانینے اپڑو نی ویپونکو میمو وحید دوارا پمپیامو. దానినే మేము ఇబ్రాహీముకు మూసాకు ఈసాకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించండి అని, దానిని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేస్తూ, ఈ విషయమే ఈ బహుదైవారాధకులకు ఎంతో అసహనం కలిగించింది. దానివైపునకే నీవు వారిని ఆహ్వానిస్తున్నావు. అల్లాహ్ తాను కోరిన వారిని తనవారుగా చేసుకుంటాడు. ఆయన తన వైపునకు మరలే వారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు. ولولا كلمة سبقت من ربك إلى أجل مسمى لقضي بينهم وإن الذين أورثوا الكتاب من بعدهم لفي شك منه مريب. ప్రజల వద్దకు జ్ఞానం వచ్చిన తరువాతనే వారిలో విభేదం తల ఎత్తింది. వారు ఒకరికొకరు అన్యాయం చేయదలుచుకున్న కారణంగానే తల ఎత్తింది. ఒక నిర్ణీత కాలం వరకు తీర్పు నిలిపివేయబడింది అని నీ ప్రభు మొదట్లోనే సెలవిచ్చి ఉండకపోతే వారి వ్యవహారం తేల్చివేయబడి ఉండేదే. యదార్థం ఏమిటంటే వారి తరువాత గ్రంథానికి వారసులుగా చేయబడిన వారు దానిని గురించి ఆందోళనకరమైన సంశయానికి గురి అయ్యారు. فلذلك فدع واستقم كما أمرت ولا تتبع أهواءهم وقل آمنت بما أنزل الله من كتاب وأمرت لأعدل بينكم الله ربنا وربكم لنا أعمالنا ولكم أعمالكم لا حجة بيننا وبينكم الله يجمع بيننا وإليه المصير. ఈ పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి కనుక ముహమ్మద్, ఇప్పుడు నీవు ఆ ధర్మం వైపునకే ప్రజలను ఆహ్వానించు. నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు. వారి కోరికలను అనుసరించకు. వారితో ఇలా అను, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నల్లా నేను విశ్వసించాను. మీ మధ్య న్యాయము చేయమని నాకు ఆజ్ఞాపించబడింది. మా ప్రభువు అల్లాయే, మీ ప్రభువు కూడా అల్లాయే. మా కర్మలు మాకే, మీ కర్మలు మీకే. మీకు మాకు మధ్య ఏ వివాదమూ లేదు. ఒకరోజున అల్లాహ్ మన అందరినీ సమావేశపరుస్తాడు. అందరూ ఆయన వైపునకే పోవలసి ఉన్నది. بعد ما استجيب له حجتهم داحضة عند ربهم وعليهم غضب ولهم عذاب شديد. الله సందేశాన్ని స్వీకరించిన తరువాత స్వీకరించిన వారితో అల్లాను గురించి వివాదపడే వారి వాదం వారి ప్రభువు దృష్టిలో అసత్యమైనది. వారిపై అల్లాహ్ ఆగ్రహం పడుతుంది. వారికి కఠిన శిక్ష విధించబడుతుంది. يستعجل بها الذين لا يؤمنون بها والذين آمنوا مشفقون منها ويعلمون أنها الحق ألا إن الذين يمارون في الساعة لفي ضلال بعيد. ستيا سميتمين إي غرنداني تراجلوا అల్లాయే అవతరింపజేశాడు. మీకేమి తెలుసు? బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉన్నదేమో. దాని రాకను విశ్వసించని వారే దాని కొరకు తొందరపడతారు. కాని దానిని విశ్వసించేవారు మాత్రం దానికి భయపడతారు. అది తప్పకుండా వస్తుందని వారికి తెలుసు. బాగా వినండి, ఆ ఘడియను గురించి సందేహం రేకెత్తించే వాదనలు చేసేవారు అపమార్గములో చాలా దూరం వెళ్లిపోయారు. అల్లాహు లతీఫు బిఇబాది యర్జుకు మన్ యషాఉ వహువల్ ఖవియుల్ అజీజ్ మన్ కాన యురీదు హౌసల్ ఆఖిరతి నజిద్ లహు ఫీ హౌసిహి ومن كان يريد حرث الدنيا نؤته منها وما له في الآخرة من نصيب. الله తన దాసుల పట్ల ఎంతో దయ కలవాడు. తాను ఎవరికి ఏది ఇవ్వాలని కోరుకుంటాడో అది వారికి ఇస్తాడు. ఆయన ఎంతో బలవంతుడు, ఎంతో శక్తివంతుడును. పరలోకపు పంటను ఎవడు కోరుకుంటాడో మేము అతనికై ఆ పంటను వృద్ధిపరుస్తాము. ఇహలోకపు పంటను ఎవడు కోరుకుంటాడో మేము అతనికి ఇహలోకములోనిది మాత్రమే ఇస్తాము, కాని అతనికి పరలోకములో మాత్రం ఏ వాటా ఉండదు. أَمْ لَهُمْ شُرَكَاءَ شَرَعُوا لَهُمْ مِنَ الدِّينِ مَا لَمْ يَأْذَنْ بِهِ اللَّهُ وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِيَ بَيْنَهُمْ وَإِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ترى الظالمين مشفقين مما كسبوا وهو واقع بهم والذين آمنوا وعملوا الصالحات في روضات الجنات لهم ما يشاءون عند ربهم ذلك هو الفضل الكبير ذلك الذي يبشر الله عباده الذين آمنوا وعملوا الصالحات قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى ومن يقترف حسنة نجد له فيها حسنا అల్లాహ్ అనుమతించకుండానే ధర్మం వంటి స్వభావం గల ఒక విధానాన్ని తమ కొరకు రూపొందించిన దైవ భాగస్వాములనెవరినైనా వారు కలిగి ఉన్నారా? తీర్పు విషయం నిర్ణయింపబడి ఉండకపోతే వారి వ్యవహారం ఎప్పుడో తేల్చివేయబడి ఉండేది. నిశ్చయంగా ఈ దుర్మార్గులకు వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అప్పుడు ఈ దుర్మార్గులు తాము చేసిన దాని పరిణామానికి భయపడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. అది తప్పకుండా వారి మీదకు వచ్చి పడుతుంది. దీనికి భిన్నంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు తాము కోరిన దానిని తమ ప్రభువు వద్ద పొందుతారు. ఇదే గొప్ప అనుగ్రహం. దీని శుభవార్తనే అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. ప్రవక్త వారితో ఇలా అను, నేను ఈ పనికి మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను, అయితే బంధుప్రేమను తప్పకుండా కోరతాను. ఎవడు మంచిని సంపాదించుకుంటాడో మేము అతని మంచిని మరింత పెంచుతాము. నిస్సందేహంగా అల్లాహ్ ఎంతో మన్నించేవాడు, విలువనిచ్చి గుర్తించేవాడును. وَيَمْحُو اللَّهُ الْبَاطِلَ وَيُحِقُّ الْحَقَّ بِكَلِمَاتِهِ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ ويستجيب الذين آمنوا وعملوا الصالحات ويزيدهم من فضله والكافرون لهم عذاب شديد. అతను అల్లాహు గురించి అభాండాన్ని కల్పించాడని వారు అంటున్నారా? అల్లాహ్ కోరితే నీ హృదయానికి సీలు వేస్తాడు. ఆయన అసత్యాన్ని రూపుమాపుతాడు, సత్యాన్ని తన వచనాల ద్వారా సత్యంగా నిరూపిస్తాడు. ఆయన గుండెలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరుగును. ఆయనే తన దాసుల నుండి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి చెడులను ఉపేక్షిస్తాడు. వాస్తవానికి మీ చేష్టలన్నీ ఆయనకు తెలుసు. ఆయన విశ్వసించి మంచి పనులు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు, తన కృప నుండి వారికి ఇంకా ఎక్కువగా ఇస్తాడు. ఇక తిరస్కరించేవారి విషయం, వారికైతే కఠిన శిక్ష పడుతుంది. وَلَوْ بَسَطَ اللَّهُ الرِّزْقَ لِعِبَادِهِ لَبَغَوْا فِي الْأَرْضِ وَلَكِنْ يُنَزِّلُ بِقَدَرٍ مَا يَشَاءُ إِنَّهُ بِعِبَادِهِ خَبِيرٌ بَصِيرٌ وهو الذي ينزل الغيث من بعد ما قنطوا وينشر رحمته وهو الولي الحميد ومن آياته خلق السماوات والأرض وما بث فيهما من دابة وهو على جمعهم إذا يشاء قدير. وكبيرا الله تنا داسو لندريكي పుష్కలంగా ఉపాధి ఇచ్చినట్లయితే వారు ధరణిపై తిరుగుబాటు తుఫాను రేపి ఉండేవారు. కాని ఆయన ఒక లెక్క ప్రకారం తాను కోరినంత దానిని అవతరింపజేస్తాడు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరుగును. ఆయన వారిని కనిపెట్టే ఉంటాడు. ప్రజలు నిరాశకు గురి అయినప్పుడు ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు, తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తాడు. ఆయనే సకల ప్రశంసలకు అర్హుడైన సంరక్షకుడు. ఈ భూమ్యాకాశాల సృష్టి, ఆ రెండు చోట్ల ఆయన వ్యాపింపజేసిన ఈ జీవరాశులు ఆయన సూచనలలోనివే. ఆయన తాను కోరినప్పుడు వాటిని సమీకరించగలడు. وما أصابكم من مصيبة فبما كسبت أيديكم ويعفو عن كثير وما أنتم بمعجزين في الأرض وما لكم من دون الله من ولي ولا نصير ومن آياته الجوار في البحر كالأعلام إن يشأ يسكن الريح فيظللن رواكد على ظهره إن في ذلك لآيات لكل صبار شكور أو يوبقهن بما كسبوا ويعفو عن كثير ويعلم الذين يجادلون في آياتنا ما لهم من محيص. మీ పైకి వచ్చిన ఆపద మీరు మీ చేజేతులా చేసుకున్న దాని వల్లనే వచ్చింది. చాలా పొరపాట్లను ఆయన ఇట్టే మన్నించి వేస్తాడు. మీరు భూమిలో దేవుణ్ణి అసక్తులుగా చేయలేరు. అల్లాకు వ్యతిరేకంగా మీకు సహాయపడేవాడు, మిమ్మల్ని రక్షించేవాడు ఎవ్వడూ లేడు. సముద్రంలో కొండలు మాదిరిగా కనిపించే ఈ ఓడలు ఆయన సూచనలలోనివే. అల్లాహ్ తాను కోరినప్పుడు గాలిని స్తంభింపచేస్తాడు. అప్పుడు అవి సముద్రం వీపుపై నిలిచి ఉన్నవి నిలిచి ఉన్నట్లుగానే ఉండిపోతాయి. అత్యున్నత శ్రేణికి చెందిన సహనము కృతజ్ఞత కల ప్రతి వ్యక్తికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. లేదా వాటిపై ప్రయాణం చేసేవారి అనేక పాపాలను క్షమిస్తూనే వారు చేసిన కొన్ని అకృత్యాల ఫలితంగానే వారిని ముంచివేయవచ్చు. అప్పుడు మా వాక్యాలను గురించి వివాదాలకు దిగేవారికి తమకు ఆశ్రయం లభించే స్థలం ఏదీ లేదని తెలిసిపోతుంది. والذين يجتنبون كبائر الإثم والفواحش وإذا ما غضبوا هم يغفرون والذين استجابوا لربهم وأقاموا أقاموا الصلاة وأمرهم شورى بينهم ومما رزقناهم ينفقون والذين إذا أصابهم البغي هم ينتصرون وجزاء سيئة سيئة مثلها فمن عفا وأصلح فأجره على الله إنه لا يحب الظالمين ولمن انتصر بعد ظلمه فأولئك ما عليهم من سبيل إنما السبيل على الذين يظلمون الناس ويبغون في الأرض بغير الحق أولئك لهم عذاب أليم ولمن صبر وغفر إن ذلك لمن عزم الأمور మీకు ఇవ్వబడినదంత కేవలం కొన్ని రోజుల ప్రాపంచిక జీవితపు సామగ్రి మాత్రమే కాని అల్లాహ్ వద్ద ఉన్నది శ్రేష్టమైనది శాశ్వతమైనది కూడా అది ఎవరికోసమంటే విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్న వారి కోసం పెద్ద పెద్ద పాపాలకు సిగ్గుమాలిన పనులకు దూరంగా ఉండేవారి కోసం కోపం వచ్చినప్పుడు కూడా క్షమించేవారి కోసం తమ ప్రభువు ఆజ్ఞను పాలించేవారి కోసం నమాజును స్థాపించేవారి కోసం తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా నడుపుకునేవారి కోసం మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు చేసేవారి కోసం తమపై దౌర్జన్యం జరిగినప్పుడు దానిని ఎదుర్కొనేవారి కోసం చెడుకు ప్రతిక్రియ అదే రకమైన చెడు కాని ఎవడైనా క్షమించి రాజీ పడితే దానికి ప్రతిఫలం ఇవ్వటం అల్లాహ్ బాధ్యత. అల్లాహ్ దుర్మార్గులంటే ఇష్టపడడు. తమకు అపకారం జరిగినప్పుడు ఎవరైనా ప్రతీకారం చేస్తే వారిని నిందించటానికి వీలులేదు. అసలు నిందార్హులు ఇతరులకు అన్యాయం చేసేవారే, భూమిపై అన్యాయంగా దౌర్జన్యాలు చేసేవారే. అటువంటి వారికి వ్యధాపూరితమైన శిక్ష పడుతుంది. అయితే ఎవరైనా సహనంతో వ్యవహరిస్తే, క్షమించి వేస్తే అది పెద్ద సాహసంతో దృఢ సంకల్పంతో కూడుకున్న పని. وترى الظالمين لما رأوا العذاب يقولون هل إلى مرد من سبيل وتراهم يعرضون عليها خاشعين من الذل ينظرون من طرف خفي وقال الذين آمنوا إن الخاسرين الذين خسروا أنفسهم وأهليهم يوم القيامة ألا إن الظالمين في عذاب مقيم وما كان لهم من أولياء అల్లాయే మార్గం తప్పించిన వాడిని ఆదుకునేవాడు అల్లాహ్ తప్ప మరెవ్వడూ లేడు. ఈ దుర్మార్గులు శిక్షను చూచినప్పుడు వెనక్కి వెళ్లిపోవటానికి మార్గమేదైనా ఉందా అని అడగటాన్ని నీవు చూస్తావు. వారిని నరకం ముందుకు తీసుకువచ్చినప్పుడు వారు అవమాన భారంతో కృంగిపోవటాన్ని, దానిని దొంగచూపులతో చూడటాన్ని నీవు గమనిస్తావు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు, ప్రళయ దినము నాడు తనను తన సంబంధీకులను నష్టానికి గురి చేసేవాడే అసలు నష్టపోయేవాడు. జాగ్రత్త, దుర్మార్గులు శాశ్వతమైన యాతనకు గురి అవుతారు. అల్లాకు వ్యతిరేకంగా వారి సహాయానికి వచ్చే సహాయకులు గాని సంరక్షకులు గాని ఎవ్వరూ ఉండరు. అల్లాహ్ అపమార్గం పట్టించిన వాడికి దాని నుండి బయటపడే మార్గము ఏదీ ఉండదు. فإن أعرضوا فما أرسلناك عليهم حفيظا إن عليك إلا البلاغ وإنا إذا أذقنا الإنسان منا رحمة فرح بها وإن تصبهم سيئة بما قدمت أيديهم فإن الإنسان كفور. అల్లా తరఫు నుండి తొలగింపబడే అవకాశం ఏమాత్రము లేనటువంటి ఆ రోజు రాక మునుపే మీరు మీ ప్రభువు మాటను స్వీకరించండి. ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు. మీ స్థితిని మార్చటానికి ప్రయత్నం చేసేవాడు ఎవడూ ఉండడు. ఇప్పుడు ఒకవేళ వారు ముఖం తిప్పుకుంటే, ప్రవక్త, మేము నిన్ను వారిపై కాపలాదారుగా నియమించి పంపలేదు కదా, కేవలం మాటను అందజేసే బాధ్యత మాత్రమే నీపైన ఉన్నది, మానవుడి స్థితి ఎటువంటిదంటే మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపించినప్పుడు దానికి అతడు ఆనందంతో పొంగిపోతాడు. ఒకవేళ అతడు తన చేతులతో చేసిందే ఆపద రూపంలో అతడిపైకి వచ్చిపడితే అతడు కరుడు కట్టిన కృతజ్ఞుడైపోతాడు. أو يزوجهم ذكرانا وإناثا ويجعل من يشاء عقيما إنه عليم قدير. భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అల్లాహ్ ప్రభువు. ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు. తనకు ఇష్టమైన వారికి కూతుళ్లను, తాను కోరిన వారికి కొడుకులను ఇస్తాడు. తనకు ఇష్టమైన వారికి కొడుకులను కూతుళ్లను కలిపి ఇస్తాడు. తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. ఆయనకు అంతా తెలుసు. ఆయనకు అన్నిటిపైన అధికారం ఉన్నది. وما كان لبشر أن يكلمه الله إلا وحيا أو من وراء حجاب أو يرسل رسولا فيوحي بإذنه ما يشاء إنه علي حكيم. وكذلك أوحينا إليك روحا من أمرنا ما كنت تدري ما الكتاب ولا الإيمان ولكن جعلناه نورا نهدي به من نشاء من عبادنا وإنك لتهدي إلى صراط مستقيم. అల్లాహ్ ముఖాముఖి మాట్లాడే అంత స్థానం మానవునిది కాదు. ఆయన మాట్లాడటం అనేది వహీ ద్వారానైనా జరుగుతుంది, లేదా తెర వెనుక నుండి అయినా జరుగుతుంది, లేదా ఆయన సందేశహరుణ్ణి ఎవరినైనా పంపుతాడు. అతను ఆయన ఆజ్ఞానుసారం ఆయన కోరిన దానిని వహీ చేస్తాడు. ఆయన ఉన్నతుడు వివేకవంతుడూను. ఇదే విధంగా ప్రవక్త, మేము మా ఆజ్ఞ ద్వారా ఒక ఆత్మను నీ వైపునకు వహీ చేశాము. గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో నీవు అసలు ఎరుగవు. కాని మేము ఆ ఆత్మను ఒక జ్యోతిగా చేసి దాని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి మార్గం చూపుతాము. నిశ్చయంగా నీవు రుజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదానికి ప్రభువైన దేవుని మార్గం వైపునకు దారి చూపుతున్నావు. జాగ్రత్త వ్యవహారాలన్నీ అల్లా వైపునకే మరలుతాయి.